చినుకు చినుకు పడుతుంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలి మంటైతే అయితే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదో ఏ జంటకు చినుకు చినుకు పడుతుంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలి మంటైతే అయితే ఒకరికొకరు చలి మంటైతే